జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణంలో ఖర దూషణాది రాక్షస 14,000 రాక్షసుల వధ అనంతరము సీతమ్మ వచ్చి రామచంద్రస్వామిని కౌగిలించుకున్నది అని చెప్పి మనకు చెప్పినటువంటి శ్లోకాన్ని మనం గోవిందరాజీ వ్యాఖ్యానంతో తెలుసుకుంటూ ఉన్నాం. ఈ శ్లోకం కూడా చామర సేవ సమయంలో దీనిని చదువుతారు. ఆ స్వామి నివేదన అంతా అయిపోయిన తర్వాత చామరం వేస్తారన్నమాట. ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అని. ఆ సమయంలో వారికి ప్రశాంతమైనటువంటివి, మనసుకి నచ్చేవి చెప్పాలి. రాజులకి ఎలా వినిపిస్తుంటారు, గొప్పవారికి అలాగే సమయాన్ని చూసి చెప్పమంటూ ఉంటారు కదా. ఆ సమయంలో కోపం వచ్చేవి కానీ, బీపీ పెరిగేవి కానీ అలాంటివి ఏవి చెప్పకూడదు. ప్రశాంతంగా వారు ఆనందించేటటువంటివి చెప్పాలి. మరి ఇవే చెబుతారని అంటే వీటికే ఆనందపడతాడు స్వామి అని మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇది భావము. ఇక దాదాపుగా మనకి ఎలా ఉంటుంది అని అంటే, మన విద్యలు కానీ, మన చదువులు కానీ, మన అవగాహనలు కానీ, మనం ఏది చదివినా తెలుగు కావచ్చు, మరొక భాష కావచ్చు, అలాగే పద్యాలు కావచ్చు, శ్లోకాలు వచనాలు కావచ్చు, ద్రవిడ పాసురాలు కావచ్చు, ప్రతి మాటకి అర్థం తెలియాలి. అసలు ముందు ముక్కార్థము అంటారు, ముక్కస్య ముక్క. అయితే అంతవరకే కాదు, మళ్ళీ మొత్తార్థం కూడా తెలియాలి, మొత్తం కూడా తెలియాలి, రెండూ తెలియాలి కలిపి. కానీ చాలామందికి మొత్తార్థమే అంటే మొత్తం మీద ఇది భావం అంటూ చెప్పేస్తూ ఉంటారు. కొన్ని పోతాయి, వాటిల్లో సరైన రీతిలో అన్నీ రావు. అలా చదివేటప్పుడైనా అలాగే చదివితే అలాగే ఉంటుంది. అయితే ఈ చదవటంలో ప్రతి పదార్థము మనకి మొదట్లో ఉంటాయి. చదువుకునేటప్పుడు ప్రతిదీ, ఏ చదువులు చదివినా, ఇప్పుడు పాఠశాలలో చదివినా ప్రతి పదార్థం రాయాలి, దానికి మార్కులు ఉంటాయి. ఇప్పటికీ అవి సులువైన పద్ధతులు ఏమిటి అనేటటువంటి మార్గాలు అవలంబిస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఎలా సులువుగా తెలుసుకోవచ్చు అన్నట్లే అనేక మార్గాలు దానికి. అలాగే ఇట్లా చదువుకొచ్చిన వాళ్ళు ఏం చదవగలరంటే అట్లాగే చదవగలరు ఇక తర్వాత కూడా. అసలు ఇలా కూడా చదవని వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెబుతూనే ఉంటారు, ప్రవచనాలు చెబుతూనే ఉంటారు అన్నీ. అదిగో అక్కడే వస్తుంటుంది పెద్ద పేశీలు. వాళ్ళకి అవగాహన అయిపోయినట్టు, వాళ్ళకి తెలిసిపోయినట్టు వాళ్ళు చెప్పేస్తూ ఉంటే వాళ్ళకు సంబంధించి ఎవరు వింటూ ఉంటారు. ఆహా ఓహో అంటారు, భలేగా చెప్పారు, భలేగా చెప్పారు అంటారు. ఇంకా వాడు కవిత్వం సురువు చేయలేదన్నట్లుగా అలా చెప్పేవాళ్ళు ఎందరో. అయితే పూర్తిగా అవగాహన చేసుకోవాలి, తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ పద్ధతిలో తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతి దానిని కూడా, ప్రతి పదమునే కాదు ప్రతి అక్షరానికి కూడా చెబుతుంది సంస్కృత భాష. మనకి తెలుగులో కొన్ని అలాంటివి ఉండకపోవచ్చు, కానీ సంస్కృతంలో అలా ఉండదు. తెలుగులో కూడా అంతా ఉంటుందని కాదు, సంస్కృతం మాత్రం తప్పకుండా ఉంటుంది ఇతర భాషల్లో అని కాదు. సంస్కృతంలో ప్రతి అక్షరానికి కూడా అవ్యయములు అంటూ, పాదపూరణలు అంటూ కూడా వాల్మీకి కవిత్వంలో కనపడవు. అంత గొప్ప కవిత్వం ఆయనది, భాషే అంత గొప్పది. కనుక అలా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళు వరుసనే రాస్తూ ఉంటారు ఒక్కొక్క పదానికి. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్ట వైదేహి భర్తారం పరిశస్వజే. ఇవి పదములు అంటే ఏ పదానికి ఆ పదమే అర్థం ఇస్తూ ఉంటుంది. తం అతనిని, దృష్ట్వా చూసి, శత్రుహంతారం శత్రువులను సంహరించేవాణిని, మహర్షీణాం మహర్షులకు సుఖావహం సుఖమునిచ్చేవాణిని బభూవ ఆయను హృష్ట సంతోషించినది వైదేహి సీత భర్తారం భర్తను పరిషస్వజే కౌగిలించుకున్నది. ప్రతి పదానికి ఇలా అర్థం మనం తెలుగులో చెప్పుకుంటే, మరి మన మాతృభాష తెలుగు కదా, తెలుగులో చెప్పుకుంటూ ఉంటాం మనము. అలా సంస్కృతంలో కూడా వివరణ ఇచ్చారు ఆ భాషలోనే ఆ భాషకు. పండితైక వేద్యము, సంస్కృతం తెలిస్తే తెలుస్తూ ఉంటుంది, లేనప్పుడు మాతృభాషలో అర్థాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇటువంటి శ్లోకాలకి రాస్తూ ఉంటారు ఈయన, అన్నింటికీ రాయరు. గోవిందరాజ ఆ స్వామి ఆయన అలా రాసినటువంటిది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎక్కడి వరకు వచ్చాము అంటే, బభూవ సీతమ్మ, బభూవ అంటే సత్తా కలిగినది అయినది అని చెబుతున్నారు ఆయన. అంతకుముందు సత్తా రహిత, సత్తా అంటే ప్రాణాలు నిలవటం, అమ్మో నా ప్రాణాలు పోతున్నాయి నిలవట్లేదు అంటుంటారు, భయంతో పోతూ ఉంటాయి. మరి 14,000 మందితో ఒక్కడే యుద్ధం చేయాలి ఏకాకిగా అని భయపడింది ఆమె. అప్పుడు సత్తా రహిత సీత, అప్పుడు సత్తా భయపడి ప్రాణాలు పోయేంత అయిపోయింది ఆమె స్థితి. మరి ఇప్పుడు సంప్రతి సత్తాము లేభే, ఇప్పుడు సంప్రతి అంటే ఇప్పుడు సత్తను పొందింది, అంటే వాళ్ళందరూ చచ్చిపోయారు, రాముడు చంపేశాడు. జగత్ప్రాణస్య రామస్య సత్తాలాభాత్, రాముడు మరి జగత్ప్రాణము, జగత్తుకే ప్రాణమట ఆయన. ఇప్పుడు ఏది ఆయన ప్రాణాలు ఆయనకి, ఆయన ఇష్టమైన సీతమ్మకి లక్ష్మణస్వామికే కాదు, జగత్తు మొత్తానికి కూడా ఆయనే ప్రాణం. మరి ఆయనకు ఏ విధమైనటువంటి అపకారము జరగలేదు కనుక స్వయమపి సత్తాం అవాప, స్వయముగా సత్తను పొందెను. మరి ఇది ఎలా సాధ్యమండి అనంటే, మామూలుగా కూడా అసలు సహజంగానే భర్త బతికి ఉంటే భార్య బ్రతికి ఉన్నట్లేను అని అంటారు. ఆత్మావై పురుషస్య ధారా ఇత్యుక్తరీత్యా రామసత్తాలాభాత్ స్వస్య అపి సత్తా జాత ఇది భావ. రాముడు అలా ప్రాణాలతో ఉన్నాడు కనుకనే ఆమె కూడా ప్రాణాలతో ఉన్నది. ఇది ఏమిటి అనంటే, వారికి అలా అనుబంధం దాన్ని పెంచుకుంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు సీతమ్మ ఇక్కడ ఆ యుద్ధకాండలో అనుకుంటాను, అక్కడ ఉన్నప్పుడు ఆ మాయ రామలక్ష్మణుల తలలు నరికి తీసుకొచ్చేసి మా రాక్షసులు చంపేశారు అని చూపిస్తారు. మరి చూపించినప్పుడు నిజంగా ఆమె చనిపోవాలి, అంతే కదా, మరి ఆమె చనిపోవాలి, ప్రాణాలు పోలేదు. ఆ త్రిజట ఎవరో చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ అదంత మాయ తల్లి, అక్కడ పోయింటే నువ్వు ఇక్కడ పోయేదానివి, నీ ప్రాణాలు నిలిచినాయి అంటే నీ భర్త బ్రతికే ఉన్నాడమ్మా అంటుంది. అలాగే పుష్పక విమానం ఒకసారి మళ్ళీ వెళ్తారు వాళ్ళు, అప్పుడు కూడా ఈ పుష్పక విమానము భర్త రహితైన స్త్రీని భరించదమ్మా, నీ భర్త బ్రతికే ఉన్నాడు అంటారు. అంటే భర్త బ్రతికి ఉన్నప్పుడు భార్య బ్రతికి ఉండటము అనేది వారి అనుబంధం, అది అలా ఉంటుంది. కనుక ఆయన బ్రతికున్నాడు, ఆమె కూడా సత్తా లాభాన్ని పొందింది, ఆమె కూడా బ్రతికే ఉన్నది. ఇక్కడ మనం మరొకటి కూడా చెప్పుకోవచ్చు, పూర్వం భర్తృహరి, ఇప్పుడు విక్రమాదిత్యుడు, అలాగే ఇంకా ఎవడో వరరుచి, వాళ్ళు ఏదో 4 అన్నదమ్ములు చెబుతారు భర్తృహరి రాజు. అయితే ఆయన రాజ్యంలో ఒకసారి భర్త చనిపోతే ఆ వెనక స్త్రీని, ఆ భార్యను తీసుకుపోతున్నారు. అప్పుడు సతీ సహగమనము ఉండేదేమో, ఆవిడని బాగా అలంకరించి డప్పులు డ్యాన్సులు తీసుకుపోతూ ఉంటే అది చూసి అడిగింది భర్తృహరిని, ఏంటండి అని అంటే, ఆ భర్త చనిపోయాడు అందుకని భార్యను తీసుకుపోతున్నారు. అంటే భర్త చనిపోతే భార్య ఎలా వెళ్ళలసిన పరిస్థితా అన్నది ఆమె. అంటే ఈయనకు అనుమానం వచ్చింది, ఇదేంటి భార్య భర్త చనిపోతే భార్య వెళ్ళలసిన పరిస్థితి వచ్చిందా, అంటే నేను చనిపోతే ఈవిడ వెళ్ళదా, ఆగమనం చేయదా అని మనసులో అనుకున్నాడు. అనుకొని ఇది తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనుకుని ఒకసారి వేటకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఒక పులిని చంపాడు. పులి రక్తాన్ని తన ధరించిన వస్త్రం మీద పూసి, ఇది భటుడికి ఇచ్చి మీ అమ్మగారికి చూపించు, పులి నన్ను చంపేసిందని చెప్పు అని. అయ్యయ్యో, అదేమిటయ్యా మహారాజా, అమంగళం, ఇలా పలుకుతారేమిటి? కాదు పో, నీకెందుకు, నువ్వు పోరా, నిజం చెప్పుకు, చంపేస్తావనుకున్నావో అంటే, సరే వాడు వచ్చాడు. వస్త్రాన్ని పట్టుకొని చూపించాడు. అమ్మా, అయ్యగారు పులి ఇరగదీసు పడిపోయింది, ప్రాణాలు విడిచిపెట్టేసింది. ఆవిడ ఉద్దేశం ఏంటి? భర్త చనిపోయాడు అనగానే చనిపోవాలి కదా భార్య, తెలిస్తే, ఆ వార్త తెలిస్తే ఇంకా బ్రతుకుంటుందా? ఈవిడ స్థితి ఇది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ స్థితి ఒకటి. ఇప్పుడు అక్కడ చెప్పినా కూడా, వాళ్ళు మోసంగా చెప్పినా కూడా, సీతమ్మకి ఏం ప్రాణాలు పోలేదు, విడిచిపోలేదు. ఈమె స్థితి ఏమిటంటే, ఈమె మానవకాంత, మరి ఈమె అలాగే చనిపోయింది. ఏడుపులు, మత్తుకోళ్ళు, రాజుగారు ఏడుపు, ఎవడేం చేస్తాడు దీనికి? స్వయంకృత అపరాధం. ఆ కర్మకాండలన్నీ జరిపించారు, అయిపోయింది. మరి అప్పుడు భార్య చనిపోతే భర్త మరి సహగమనం చేయకూడదేమో, మనకు తెలీదు. అలా ఏడుస్తూ, అసలు పోట్ల ఎంతమంది ఎన్ని చెప్పినా, స్వయంకృతం కదా మరి చేసుకున్నది, అంత సామాన్యమా? సరే దిగులు పడిపోయింది, ఏమీ చేయలేకపోతున్నాడు. సరే ఒకసారి అలా ఆ స్నానానికి, నదీ స్నానానికో దేనికో ఏదో తీసుకొస్తున్నారు. వస్తూ ఉంటే ఇలా చూస్తూ ఉండగానే ఒక సన్యాసి ఒక కమండలం మట్టిది అది కింద పడేసి కొట్టి ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో, నా కమండలం పగిలిపోయింది, బంగారం వంటి కమండలం, దాహం తీర్చేది, దాంట్లో ఏ నీళ్లు పోసినా చల్లగా ఉండేది, ఇంకెందుకు నా బ్రతుకు? పక్క నవ్వాడు రాజు భర్తృహరి. ఏంటయ్యా, నువ్వు చూస్తే సన్యాసివి, సర్వసంగ పరిత్యాగిలాగా, జ్ఞానిలాగా ఉన్నావు, ఆ పిచ్చేడిపోయేంటి? మట్టిక మండలం అది ఎలాగ పగిలిపోతుంది, దానికోసం ఏడుస్తావే, ఇంకోటి కొనుక్కో. మహారాజా, మరి నా మట్టిక మండలం పగిలిపోయి ఇంకోటి కొనుక్కుంటే నీ భార్య చనిపోయింది, ఎలాగ చనిపోతారుగా ఎవరైనా? శాశ్వతంగా ఉంటారా? నువ్వు ఇంకో భార్యను చేసుకోరాదా? రాజువుగా నువ్వు ఎందుకు ఏడుస్తావు? అంటే ఒక్కసారి జ్ఞానోదయం అయ్యి రాజ్యాన్నితో సహా వదిలిపెట్టేసి తమ్ముడికి ఇచ్చేసి ఆయన కూడా సన్యసించాడు. మహాపండితుడు ఆయన, వ్యాకరణం రాశాడు. భర్తృహరి బ్రహ్మసూత్రాలకు ఒక భాష్యం రాశాడు తర్వాత. అలాగే ఇప్పుడు భర్తృహరి శతకాలు ఉన్నాయి, 3 శతకాలు రాశాడు. నీతి శతకం, వైరాగ్య శతకం, శృంగార శతకం, ఇంకా కొన్ని గ్రంథాలు, కొన్ని లభ్యమయ్యేవి, కొన్ని కానివి. మరి అలా వైరాగ్యం ఒక్కసారి కలిగింది, అలా ఆయన రాసేశాడు. సరే, దేనికి ఏది కారణమవుతూ ఉంటుందో ఎవరికి తెలియదు, పరమాత్మ ఆయనేమి కావాలని చెయ్యడు. ఇలా నడిచిపోతూ ఉంటుంది ప్రపంచం. ఇలాంటి ఉదాహరణలు ఉంటాయి ఇంకా కథలలో, రకరకాలుగా వాటికి ఒకదానికి వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. కానీ ఇలాంటి స్థితులు లోకంలో ఉంటాయని చెప్పటానికి, వ్యతిరేక స్థితి ఇప్పుడు మనం చెప్పుకున్నది. కానీ సహజంగా అయితే చనిపోతే పోవాలి, కానీ అతను చావలేదు ఇంకా, భర్తృహరి చావకుండానే చనిపోయినట్లుగా అబద్ధం చెప్పి నా కూడా ప్రాణాలు పోయినాయి ఆమెవి. కనుక ఆత్మావై పురుషస్య ధారా, భార్య అంటే అతని ఆత్మేనట. అలాగే ఆత్మావై పుత్రనామ అసి, వేదము చెప్పింది అని అంటూ ఉంటారు. వేదం అంటే మనకి ఒక ధర్మశాస్త్రం, అది ఎలా నడవాలో. పుత్రుడే తండ్రి, కొడుకు అంటే తానే తండ్రే. అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరికి తేడా ఏముంది, ఎవరైనా ఇదే అంటారు కదా. దేహాలు వేరే కానీ వారు వేరువేరు కాదు అనేటటువంటి ధర్మాన్ని అలా చెబుతూ ఉంటారు. అలా చెబుతూ ఉంటారు, అది అవగాహన చేసుకోవాలి. ఆడే వీడు, వీడేవాడు అని అర్థం కాదు అక్కడ. అంటే తండ్రి లాంటి తండ్రే తాను కొడుకుగా భావన చేసుకోవాలి. కొడుకుని అలా తానే అనుకోవాలి, హింసించకూడదు, బాధలు పెట్టకూడదు. అలాగే కొడుకు కూడా తండ్రే అనుకోవాలి. మరి రామచంద్ర, అంటే కొడుకు తండ్రిని బాధించకూడదు, ఇవి తెలుసుకోవలసిన భావాలు. అలాగే భార్య కూడా తన ఆత్మ లాంటిదే అని చెబుతూ ఉంది. కానీ ఆచరించే వాళ్ళు ఎంతమంది అండి? పూర్వం వేదాలు చదివిన ఎవడైనా భార్యను తనలాగా చూశాడా? స్త్రీలని మనుషుల్లాగా కూడా చూడని కాలాలు అవన్నీ. శాస్త్రాలని చదవటం వరకే తప్ప అర్థాన్ని అవగాహన చేసుకోవటం, ఆచరించటం చచ్చినా చేయలేదు. ఇది చదివితే పుణ్యం, అది వింటే పుణ్యం, ఇది అంటే పుణ్యం, ఇలాగే చేశారు అన్నీని. మరి అలా చూసిన వాళ్ళు ఉన్నారు. రాముడు చూశాడు మరి సీతమ్మని, తనలాగానే చూశాడు. మరి సీతమ్మ కోసమే కదా ఎన్ని పనులు చేశాడు ఆయన. అలాగే రాముని కోసం ఆమె చేసింది త్యాగం, రాజ్య సుఖాలను మొత్తం త్యజించి వచ్చేసింది వెంట, ఒకరి కోసం ఒకరు. ఇప్పుడు మన బుద్ధి ఎలా ఉంటుందంటే, ఏమయ్యా మరి అలా అయితే మరి లక్ష్మణస్వామి చేసిన పని ఏమిటి? ఆయన భార్యను వదిలిపెట్టి వచ్చాడే, మరి ఇదేమిటి అని మన బుర్రలు తొలుస్తూ ఉంటాయి నిజానికి. మరి అదేమిటి అంటే, లక్ష్మణుడు తన అన్నను దైవంగా భావించి వచ్చాడు, దైవ సేవ కోసమై వచ్చాడు. ఈ దైవ సేవ చేయటము అనేటటువంటిది గొప్పదిగా భావించి వచ్చాడు. ఆమె ఇష్టపూర్వకంగానే వచ్చాడు. ఆమె జనక చక్రవర్తి కూతురు, యోగిని, ఆమె యోగంలో ఉన్నది. ఈయన ఇలా వచ్చాడు. ఇలా ఒక్కొక్కళ్ళ ధర్మాలని మనం చూసుకుంటూ ఉందాం. ఈయన కుమారులాగానే భావించాడు కనుక, ఈయన తండ్రిలాగా భావించాడు కనుక, తండ్రి సుఖం కోసం వచ్చినట్టు లక్ష్మణస్వామి వచ్చాడు, భార్యని ఒప్పించే వచ్చాడు. జై శ్రీరామ్. తర్వాత చూద్దాం.